నేనే కానీ నన్నే నాకు చూపించాయి నీ కళ్ళు, చిరునవ్వుల్నే కురిపించింది తడిసింది నా మనసే. మదిగదులని విడిచిన కలి పిలిచే నన్నే ఇలా, కనులకు మరి కనబడనివి చూసే మనసెలా. నాకే నే నచ్చే వైనం లేదే మరి ఇంతకాలం. గదులనే విడిచిన కలే.